विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం కీవానం పెళ్ళెందు ఎరుమై సీరు పాసురం యొక్క తాత్పర్యం. తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించి ఉన్నది. తెల్లవారినదని మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి. మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెల్లుటకై బయలుదేరి అట్లు వెల్లుటయే ప్రయోజనకరమని భావించి నడుచున్నారు. కృష్ణుని వద్దకు వెల్లుటయే ఫలమని భావించి వారు వెళ్ళుచున్నారు. అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి, మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి ఉన్నాము. కుతూహలం గల ఓ లలన, లేచిరమ్ము. శ్రీకృష్ణుని దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టియు, పర అను సాధనమును గ్రహించి కేసి అను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు, మల్లుర ప్రాణములను కొల్లుగొట్టినట్టియు, దేవతలందరికూ దేవుడైన వాణ్ణి సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని, అయ్యయ్యో, నేను రావాలను కొంచుండగా మీరే వచ్చితిరే అని మన్ను పరిశీలించి మన కోరిక నెరవేర్చును, కనుక వెంటనే లేచిరమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుచున్నారు. సమస్త పరివారాయ, సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.